కృష్ణయజుర్వేదాంతర్గత 6 కలిసంతరణోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం శ్లో యత్ దివ్యనామ స్మరతాం సంసారో గోష్పదాయతే స్వానన్య భక్త్యః భవతి తత్ రామపదం ఆశ్రయే. ఏ దివ్యనామ స్మరణచే సంసార సాగరమంతా ఆవిడెక్క యొక్క నేలపై కనపడే ముద్ర వంటిది మాత్రమే అగుచున్నదో స్వస్వరూపోన్నత్య అనన్యభక్తి పరాప్రేమ సిద్ధిస్తుందో అట్టి శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదపద్మమును ఆశ్రయిస్తున్నాను. భగవన్నామస్మరణమాత్రేణ కలిసంతరణం. హరేః ఓం. ద్వాపరాంతే నారదో బ్రహ్మాణం జగామ కథం భగవన్గాం పర్యటన్ కలిం సంతరేమితి. 1. ద్వాపరాంతే నారదో బ్రహ్మాణం జగామ కథం భగవన్గాం పర్యటన్ కలిం సంతరేయం ఇతి. భూమిపై కాలచక్ర భ్రమణానుసారము ద్వాపరయుగము గడచి కలియుగము ప్రారంభమగుచుండగా దేవఋషి నారదుల వారు స్వభావతః లోక కళ్యాణ మూర్తులు అయి ఉండటము చేతొకరోజు తన పితృదేవులకు సృష్టికర్త బ్రహ్మదేవుల వారిని సమీపించి ఇట్లా అడుగసాగారు. హే భగవాన్, సృష్టికర్త, మీరు నియమించిన కాలక్రమానుసారము ఇప్పుడు భూమిపై కలియుగము ప్రారంభమగుచున్నది. మరి కలియుగంలో భూమిపై సంచారములు చేస్తున్నప్పుడు కవిదోషములు అంటకుండా ఉండేది ఎట్లా? ఏ తీరైన జాగరూకత కలిగి ఉండాలి? దయతో మార్గదర్శకులై వివరించండి. సహోవాచ బ్రహ్మ సాధు పృష్టోస్మి సర్వశ్రుతరహస్యం గోప్యం తచ్చరుణు ఏన కలిసంసారం తరిష్యసి. భగవత ఆదిపురుషస్య నారాయణస్య నామోచ్చారణమాత్రేణ నిర్ధూతకలిర్భవతీతి. 1. సహోవాచ బ్రహ్మ సాధు పృష్టోస్మి సర్వశ్రుతిరహస్యం గోప్యం తత్సృణు ఏన కలిసంసారం తరిష్యతి. భగవత ఆదిపురుషస్య నారాయణస్య నామోచ్చారణమాత్రేణ నిర్ధూత కలహ భవతి. భగవంతుడగు బ్రహ్మదేవులవారు, ఓ ప్రియమానసపుత్ర, నారద మహర్షి చాలా మంచి ప్రశ్న అడుగుచున్నావయ్యా. సర్వవిధముల రహస్యము అయినటువంటి కలి సంసార దోషముల నుండి విడివడగల ఉపాయము నీకు గుర్తు చేస్తున్నాను. శ్రద్ధగా విను. భగవంతుడు ఆదిపురుషుడు అగు శ్రీమన్నారాయణ పరమాత్మ యొక్క నామస్మరణచే అన్ని తరగతి జీవులు కూడా సర్వకలి అరిషట్వర్గ దోషముల నుండి తప్పక విడివడగలరు. హరి నామస్మరణచే దోషములన్నీ తొలగి నిర్మల స్వరూపులు కాగలరు. పరబ్రహ్మావరణ వినాశక షోడశనామాని నారదః పునః పప్రచ్ఛ తన్నామ కిమితి. సహోవాచ హిరణ్యగర్భః హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం. 2. నారదః పునః పప్రచ్ఛ తం నామ కీం ఇతి. సహోవాచ హిరణ్యగర్భః హరే రామ హరే రామ రామ రామ హరే హరే. 16. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. 16. ఇతి షోడశకం నాన్నాం కలికల్మషనాశనం. నారద మహర్షి తండ్రి, మీరు చెప్పుచున్న శ్రీమన్నారాయణ కలిదోషహరణ ఆదిపురుష నారాయణుని ఏ మంత్రము సహాయముతో మననము చేయాలో దయతో వివరించండి. హిరణ్యగర్భుడు బ్రహ్మదేవుడు 16 దివ్యాక్షరములతో కూడిన ద్వివనరూపము 1 √32 అక్షరాలు అయినట్టి సకల కలిదోషములను నశింపజేయు మంత్రము చెప్పుచున్నాను, విను. హరే రామ హరే రామ 8, రామ రామ హరే హరే 8, 16. హరే కృష్ణ 8, కృష్ణ కృష్ణ హరే హరే 8, 16. ఈ షోడశక నామముచే కలిదోషములు తొలగిపోతాయి. నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే. షోడశకలావృతస్య జీవస్యావరణ వినాశనం. తతః ప్రకాశతే పరం బ్రహ్మ మేఘాపాయే రవిరశ్మిమండలి వేతి 2. నాతః పరతర ఉపాయః సర్వవేదేషు దృశ్యత ఇతి. షోడశ కళ ఆవృతస్య జీవస్య ఆవరణ వినాశనం. తతః ప్రకాశతే పరం బ్రహ్మ మేఘాపాయే రవిరశ్మి మండలివ ఇతి. ఓ నారద, సర్వజనులు కూడా తమ కలిదోషముల నుండి నిర్దోషులు విముక్తులు అవటానికి ఇంతకు మించిన సులభమైన ఉపాయము వేరే లేదు. ఈ విషయము సర్వవేదములచే కూడా సుస్పష్టము చేయబడుచున్నది. నామోస్తు యావతి శక్త్యః 16 అక్షరములతో కూడిన ఈ కలి సంతారణ ఉపాయముగు మంత్రము 16 కలనములచే దోషములచే కప్పబడినట్టి ఈ జీవుని పట్ల ఆ ఆవరణములన్నీ నశింపజేయుచున్నది. ఆకాశములో మేఘములు దట్టంగా కమ్ముకొని ఉన్నప్పుడు ఆకాశంలో సూర్యుడు ఉండి కూడా సూర్య తేజోవిభవము కనిపించదు. మబ్బులు తొలగగానే సూర్యరశ్మి కనిపిస్తుంది. అట్లాగే 16 ఆవరణలు నామస్మరణ మహిమ వలన తొలగిపోగా అప్పుడు ఈ జీవుని పట్ల పరబ్రహ్మము స్వయముగా ప్రకాశించగలదు. నామజప మహిమ పునర్నారదః పప్రచ్ఛ భగవన్ కోస్య విధిరితి. పునః నారదః పప్రచ్ఛ భగవన్ కోస్య విధి ఇతి. నారదమహర్షి భగవాన్ అట్టికలి సంతారణోపాయమగు హరే రామ నామోచ్చారణకు విధివిధానములు ఇట్టివి. ఏ నియమములు పాటించాలి? తం హోవాచ నాస్య విధిరితి. సర్వదా శుచిరశుచిర్వా పఠన్ బ్రాహ్మణః సలోకృతాం సమీపతాం సరుపతాం సాయుజ్యమేతి. యదాస్య షోడశకస్య సార్ధత్రికోటి జపతి. తం హోవాచ నాస్య నాన్య విధ్యః ఇతి. సర్వదా శుచ్యః అశుచిర్వా పఠన్ బ్రహ్మణః సలోకతాం సమీపతాం సరుపతాం సాయుజ్యతాం ఏతి. యదా అస్య షోడశికస్య సార్ధః త్రికోటః జపతి. బ్రహ్మదేవుడు పవిత్రమగు హరే రామ నామోచ్చారణకు విధులు లేవు, నియమములు లేవు, సమయాసమయములు లేవు. ఎవరైనా తాను శుచి అయినా లేక అశుచి అయినా కూడా పఠిస్తే చాలు. వారు బ్రహ్మతత్వము యొక్క సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుజ్యముక్తి తప్పక పొందగలరు. 16 నామములు గల ఈ మంత్రమును 3.5 కోట్లు జపిస్తే సర్వదోషముల నుండి విముక్తి పొందగలరు. తదా బ్రహ్మహత్యాం తరతి తరతి వీరహత్యాం స్వర్ణస్థేయాత్ పూతో భవతి వృషలిగమనాత్ పూతో భవతి పితృదేవమనుష్యాణమపకారాత్ పూతో భవతి సర్వధర్మ పరిత్యాగ పాపాత్ సద్యః శుచితామాప్నుయాత్. 3. తదా బ్రహ్మహత్యాం తరతి తరతి వీరహత్యాం స్వర్ణస్థేయాత్ పూతో భవతి వృషలి గమనాత్ పూతో భవతి పితృదేవమనుష్యాణం అపకారాత్ పూతో భవతి సర్వధర్మ పరిత్యాగ పాపాత్ సద్యః శుచితాం ఆప్నియాత్. ఈ హరేరామ 16 నామముల మంత్రమును ప్రతిరోజు ఉపాసించువారు బ్రహ్మహత్య వీరహత్య మొదలైన మహాపాతక దోషముల నుండి కూడా విముక్తులు కాగలరు. బంగారము దొంగిలించటము పరస్త్రీ గమనము మొదలైన నరక ప్రథమగు పాతకముల దోషములు కూడా తొలగగలదు. తల్లిదండ్రులకు దేవతలకు అపకారము చేసి నెక్స్ట్ పెట్టిన పాపఫలములు సహజనులను బాధించిన పాపఫలములు కూడా తొలగుచుండగా, హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే స్మరణచే ఆ జీవుడు బ్రహ్మజ్ఞానమునకు అర్హుడు కాగలడు. స్వధర్మమును వదలిన మహాదోషఫలముల నుండి కూడా హరే రామ నామస్మరణము చేయుచున్నవాడు ముక్తుడు శుచిమంతుడు కాగలడు. సద్యో ముచ్యతే ఇత్యుపనిషత్ 3. సద్యో ముచ్యత ఇతి. ఇప్పటికిప్పుడు ఇక్కడే సద్యోముక్తిని కైవసం చేసుకోగలడు కూడా. ఇతి కలి సంతరణోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.